శ్రుధ్యం సంవత్సకాయ మాయోహా పునానామా విహాయదా చేజున్నాం యే సదయం ధాత్వో విహావా శ్రుధియా శివా సోహవా గ్రామో

Yeah. Bye. సంసోమాయ్ రామదాయ్ యజోహా కవేకేనామ మహిళశిరాంసో ఆయుధాని బిభ్రత పామోమి సజమాన సముద్రం దూరే ఇరాన్యాయా ప్రబంధ నిత్యాసిమానాయ సుంభాహరి ఉయ ప్రాయ ఆయుద్రాముసా సుతయిమాయ మార్షణీయా పురయా శ్రోష్ఠాయ జాతా సాయిందవా సువర్వాయదా ఆయ పురా జాయితాయ పవకయా పారిప్రస్యా తదసుతః ఆయందురస్వాః నకృత్వాయా ఆయందోః ఆశ్వః నకృత్వాయాః అంగురోషాః అభినతాః సోమం విశ్వాః ధియా ధియా భారత్ హమం సోరే అయే ర్కశ్యాయో ఇమా సదా మా స్థోర్